ఇంద్రం సమ భా బ్రహ్మాణే సవనా విభ్రాన్ పరమాద్యా ఆచాయ్ రామా అను విశ్వాస్వ్యాం ఇంద్రం సమస్వభూషత పబ్రాహ్మా నేసవనా నేవృత్రహాన్ పరమాద్యాః ఆర్చాయ్ రామా అను విశ్వాస్వ్యాం ఇంద్రాం సమత్సభోషద ఉపాబ్రాహ్మాసవనానివృత్రహన్ పారామాజ్యాజేషామాంద్రావసి మధ్యామం పరమశరాజే నాగేష్ోవృణ్వాయ వేదాయ రుద్రాచాయత హృదయమానా ఔహాయ అవర్ష్యా ధ్వాఖజగ్రేత ఔహాయ పురందరా యాత్రా అగాహ సాయుసంగా కుథ వేద జాయత హృతమనా ఓ వాయ అలర్హ్య ధ్వాఖజగ్రేత ఓ వాయ పురందర ప్రగాయాత్రా ఓ వాయ అగాహ సుశాంద్రాచిత హేతాయమానా ఆలర్య యుద్ధ్వాఖజగ్రేత భావా పురందారా ప్రగాయాత్రా అయమేనాయుహేయజృణం తాస్మాయ సోతాంభారా ఆనోనాభ్రాతృతాయమేనాయమోహయ వజ్రణ తస్మావనాయ సోతంభరా ఆనౌహ నంభౌహ శాతశ్రోత ఓ భయమే నిమిదా ఇయావాయ భూవేహాయ అభిమేహావాజ్రణాం తస్మాద్ వాద్య సవనాయ సోతాంభారా ఈయా ఆనోనాంభు కదాశ్రోతాయ ప్రవాసాయ యో రాజా దర్శనాయినాం యాదారథేరాద్రాయ గో ద్రాయ గో ఆయి స్వాసాం తరోతాః తరోతాః పార్తానాహానాం యాయేఠం యో వా రాగార్ణాయ రాగణాయ హయే రాజా షణాయినాం యాదారథేభిరద్రాయ గో విశ్వాసాంతరుతాపృతనానాం యాయేఠాం యంకాధి మఖాంజగ్ధిరవదన్నావోతాయ విద్వాయిషావే మాధ్వజే ఇదాభా వాస్తోషదాయ ధ్రువా అంగద్రంగమ్యానాహం రతబ్రాహ్మేతా సస్వతాయినాం ఆయింద్రః మోనే నాహవా సాఖా వాతాడ్పతే ధ్రువా తోణా ఆహా సాద్రంగ జ్ఞానాం రక్తబ్రాహ్మేతా సస్వతాయినాం ఆయింద్రాః మునే నావా సాఖా మహాశేషోర్యా బాణాదిత్య మహాసాయ మహతే సాత మహిమాపాని మహాయే అశ్వే అశ్వే గోమాంగి సాఖా స్వాద్రాభాయా చంద్రాయ అశ్వేరథే స్వరూపాయేత గోమాయేంద్రత సఖౌ ప్రాసా ధాత బావా ఇదింద్ర ప్రాగవాగుదాగ మాయ గ్వాహోంద్రభే హా శ్రీమాషత శ్రీయానా వే హా అదాయ ప్రాస హా మర్త్యాదధర్షత శ్రద్ధాయిత మాఘవన్ పాయేదాయి వే భజే వాజాహం దిషా సాహతా ఓహోపామింద్ర శ్రద్ధాయిత మాఘవన్ పాయ ధాయ వాజేవాజాహం శ్రీషా సాతా అపాద్యామే పూర్వాగాత అద్వతాయ భాయా హిత్వా శిరాజ్వయారా పాచారాత రంగపదా నియా క్రామా మే ధా విరోత్ ఆసంతమసంతమా భాయే ఆభేటభే ఆ స్వాహ పాయి స్వాహా విభేరాజే ఓజారాం హోవా ప్రేతారమప్రాహేతాం హోవా ఆసంజేతారాం హాయేతారాం హోవా ఆచారితమమకోతాహంతో దినియా రథే తమాహం ఆదోర్తాంద్రియా వాహార్ధాయ మోషు వా ఘాత ఆ సునాద సోమ పావణాయ సోమమింద్రావజ్రాయనాయ పచదాయర్వాగ్ర స్వామేధాయ ఆయ మఘవాన్ మా పాహ సమిష్టాయి గమాత్ ఆవాద్రాయి వాదాయాదాయి నాస హస్రా ద్రేవా పారాశుకా నాయుతాయ అభంజాత ధ్యాసిరామదాయ వజ్రహస్తాయమైంద్రాయ సోమాశ్రిత్రౌక్షిణా మాధ స్వస్తాయర్వాయత్రసం ఆయింద్రాంధనం సుదుఘాం నీయా మాయిషాం ఉరుధారాం అలంకార్తాం ద్రయా వరంత ఇంద్రవేడాచేక్షాసి అతిష్టా వినాదాయిత సుతాయ సాబంధం గద్వాయ ఆయ పురా విభినత్త అందానాశే రాజేంద్రాస్మాకా సుమాగమన్ పురస్ేహ అసవ్యాయ దుష్టారాంద్రాణం వాచే నేంద్రాసాయిదాయ భోమేణ మాఘవన్ భోయాయత్ హాయ మహాయ ధానందాయ శ్యాహతాయ ఆయ వాహ్రామ ఆయ ఇంద్ర అర్వాచేనా మాఘవంస మపాయతాయ ఉగ్రహర్ష్వాయ హయ స్వామిదాయ నరాయ అపాయ బృందాయ స్వయంద్రస్తమవాహ్రోహాయ ఉపాస్వాహాయ ప్రదాయ ఆయ వద సే ఆయ దే ఉచ్చ ఇహ తేజ హేతేవా ఆదేవా అప ఇహ ఇహ మాహే వృణత క్షురాత మా ఆత మా జ్యోతాయ ఇహ ఆయ ఇహ కృణా రే సోనహరే వనహరే వయ మల్వాంగతయే ఉస్రావంత స్వేనా ఐ అయం వామహ్వేమ సచీవాసో ఐ విషం విషం గచ్చామశ్వినా తాపానదే వామహతాయ ద్రావయా స్వామింద్రా విపాసాతే ఉపానయోయే ప్రాణాహరే ఆచాజాగ వృత్రః భరా నింద్రజాయ కానీయాసా రోదరే మగవన్ బాభోవాయి భారే చాహవ్య విరాజేంద్రాయవాదస్వా ేత రాధిడ రాజావాస నపారోవాయుషింద్రయావాద స్వాం ఆయత వాదామి రవీంద్రాయ రోష్వాహ ఆదాయ పాదనిదవ్రాదరాయ వాందర్యా దృశ్యత ప్రయోజనిక్షవాజసాయ దేవసాదాభ్యస్మరే నద్వామేవ్యా చాయ రమాక్ష అతివాహయ స్వాం వాక్షి ఐంద్రం బృహతి పర్వ సమాప్తం.